5. విశ్వామిత్ర బోధ. శ్రీరామ వ్యాసపుత్రుడైన సుఖమహర్షికి జనక మహారాజుగారి ఉపదేశం ఎలా పనిచేసిందో నీకు కూడా మా ఉపదేశం అలాగే పనిచేస్తుంది. అంతమాత్రమే పనిచేస్తుంది. ఆ సుఖమహర్షి తన వివేకబలంచేతనే విషయమంతా తెలుసుకున్నాడు. అయినా సరే బుద్ధి యొక్క మాలిన్యం అవిశ్వాసమనే రూపంలో, తనమీద తనకే అవిశ్వాసమనే రూపంలో ఆ మహర్షి యొక్క మనస్సనే దర్పణం మీద కొద్దిగా పొగమంచులాగా పారింది. అందువల్లనే జనక మహారాజు ఆ స్వల్పమాలిన్యాన్ని తుడిచి వేయగలిగాడు. శ్రీరామ, నీ పరిస్థితి కూడా అంతే. నీకు కూడా మా ఉపదేశం వల్ల శాశ్వత శాంతి లభిస్తుంది, సందేహం లేదు. విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా సుఖమహర్షి కథంతా చెబుతూ ఉంటే ఎదురుగా ఉన్న సభలో వ్యాసభగవానుడు అక్కడే ఉన్నాడు. అందుచేత విశ్వామిత్ర మహర్షి సుకుణ్ణి గురించిన ప్రసంగం పూర్తి కాగానే వ్యాసాద మహర్షుల వంక తిరిగి శ్రీరాముడి యొక్క వైరాగ్య విశేషాన్ని, వివేక విశేషాన్ని మరొకసారి స్తోత్రం చేశాడు. ఆయన ఇలా అన్నాడు, వ్యాసాది మహర్షులారా, చూడండి, ఆ సుకుడిలాగానే ఈ శ్రీరాముడికి కూడా భోగ్య పదార్థాల మీద రుచి ఏమాత్రం కలగలేదు. ఒకడు ఆత్మతత్వాన్ని దర్శించాడా లేదా అనడానికి ఇది ఒక్కటే గుర్తు. ఏమిటి? భోగ్య పదార్థాల మీద రుచి లేకపోవడం. చూశారా, అది ఈ శ్రీరాముడికి పరిపూర్ణంగా లభించింది. విశ్వామిత్ర మహర్షి మళ్లీ శ్రీరాముడి వంక తిరిగి ఇలా చెప్పసాగాడు, రామ, బంధము మోక్షము అంటే అవేవో దూరపు వస్తువులు కావు. వాసనతానవం రామ మోక్ష ఇత్యుచ్యతే బుధయః. పదార్థవాసనాదార్ఢ్యం బంధ ఇత్యభిధీయతే ము.వ్య.ప్ర.డొట్.స.డొట్.2/స్లో.డొట్.5. రామ, మనస్సుకు పట్టిన వాసనలు బాగా ముదిరితే అదే బంధం. ఆ వాసనలు ఇంకిపోతే అదే మోక్షం. జీవితంలో భోగవాసనలు పెరిగిన కొద్దీ బంధం పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఆ బంధం గట్టిపడిపోతూ ఉంటుంది. భోగవాసనలు తగ్గిన కొద్దీ బంధం సడలిపోయి మనిషి మోక్షానికి చేరువవుతూ ఉంటాడు. శ్రీరామ, తత్వజ్ఞానం రెండు రకాలు. ఒకటి అపాతజ్ఞానము, రెండు యథార్థ జ్ఞానము. ఆపాతజ్ఞానమంటే సామాన్యంగా మంచి కుటుంబాలలో ఉండే మానవులకు ఆత్మతత్వాన్ని గురించిన సాధారణ అవగాహన ఉంటూ ఉంటుంది. దీని పేరే ఆపాతజ్ఞానం. వీరికి విషయం తెలుస్తుంది, ఉపన్యాసాలు చెప్పగలరు, కాని వైరాగ్యం మాత్రం కలగదు. ఎంత తన్నుకున్నా వాసనబంధం తగ్గదు. వైరాగ్యపూర్వకంగా ఆత్మజ్ఞానం కలిగితేనే అది యథార్థ జ్ఞానం అవుతుంది. వాడే పండితుడు. వైరాగ్యపూర్వకంగా జ్ఞానం కలగడమంటే ఏమిటి? ఎర్రబట్టలు కట్టుకోవటమా, గడ్డాలు పెంచుకోవటమా, గుండు గీయించుకోవటమా? ఇవి కాదు. వైరాగ్యం కుదిరిందనటానికి ముఖ్యమైన గుర్తులు నాలుగున్నాయి. వాడికి బలవంత పెట్టినా సరే భోగాల మీద రుచి కలగకూడదు. వాడికి ఏ వస్తువుల మీద గాని ఏ పుణ్యాల మీద గాని లాభాపేక్ష ఉండకూడదు. 1. 2. ఐసర్వ్. 12. ఈయన గొప్ప మహాత్ముడు, విరక్తుడు అని తన చుట్టుప్రక్కల వారి దగ్గర గౌరవం పొందాలనే దృష్టి ఉండకూడదు. 3. 4. కీర్తి మీద ఏ రూపంలోనూ కాంక్ష ఉండకూడదు. వైరాగ్యానికి పై 4 లిట్మస్ టెస్ట్ వంటివి. కెమిస్ట్రీలో లిట్మస్ టెస్ట్ అని ఉంటుంది. లిట్మస్ పేపరును ఉపయోగించి చూస్తే ఆ ద్రావకం ఎసిడిక్ ద్రావకమా, అల్కలైన్ ద్రావకమా అని తేలిపోతుంది. అలాగే పై 4 పరీక్షలు చేస్తే వాడి వైరాగ్యం ఎటువంటిదో తేలిపోతుంది. అయితే విశ్వామిత్రుడు అక్కడితో ఆగలేదు. ఈ 4 పరీక్షలను మించింది మరో పరీక్ష ఉందన్నాడు. ఏమిటంటే, పైన చెప్పిన లక్షణాలు గల వైరాగ్యం ఆ వ్యక్తికి సహజసిద్ధంగా లభించాలి అన్నాడు. అంటే మోక్షమనేదేదో చాలా గొప్పది ఉందట. ఈ 4 లక్షణాలు గల వైరాగ్యాన్ని సాధిస్తే ఆ మోక్షం లభిస్తుందట. అది లభిస్తే తాను అందరికన్నా గొప్పవాడైపోతాడట. అందుచేత ఏం చేస్తాం, ఆ మోక్షం కోసం ఈ వైరాగ్యాన్ని అవలంబించక తప్పదు కదా అనుకుంటూ ఎవడైనా పై 4 లక్షణాల వైరాగ్యాన్ని సాధన చేసినా అది వైరాగ్యం కాదు అంటున్నాడు విశ్వామిత్రుడు. మోక్షం మీద కోరిక వల్ల కాక ఐహిక పదార్థాల యొక్క నిస్సారత్వాన్ని గ్రహించడం వల్ల మాత్రమే ఎవరికైనా వైరాగ్యం కలిగితే అదే సహజ వైరాగ్యం. దూరంగా సముద్రపు ఒడ్డున గల ముత్యపు చిప్ప ఉన్న చోట వెండి ముద్ద ఉన్నట్టు ఒకడికి కనిపించింది. వాడు దానికోసం పరిగెత్తాడు. తీరా చూస్తే అక్కడ ముత్యపు చిప్ప ఉంది. ఇంతలో మరో ప్రక్క అల్లంత దూరంలో మరో వెండి ముద్ద కనిపించింది. మళ్లీ పరిగెత్తాడు. అక్కడ ముత్యపు చిప్పే ఉంది. ఇలా కొంత అనుభవం వచ్చేసరికి వాడికి దూరాన వెండి ముద్దలు కనిపిస్తున్నా అవి వెండి ముద్దలు కావని, అవి ముత్యపు చిప్పలే అని, సూర్యకిరణాల వల్ల అవి వెండి ముద్దల్లాగా కనిపిస్తున్నాయని సందేహం లేని జ్ఞానం కలుగుతుంది. ఇక ఆ జ్ఞానం కలిగాక వాడు ఆ వెండి ముద్దను చూసినప్పుడల్లా వైరాగ్య సాధన చెయ్యాల. ఏ సాధన అక్కర్లేదు. వాడికి ఆ వెండిమీద వైరాగ్యం సహజంగానే కలుగుతుంది. అలాగే ఐహిక సుఖాలమీద కూడా వైరాగ్యం సహజ సిద్ధంగా కలిగితేనే అది నిజమైన వైరాగ్యమని విశ్వామిత్ర మహర్షి నొక్కి చెబుతున్నాడు. విశ్వామిత్ర మహర్షి మళ్లీ మరొకసారి మహర్షుల వైపు తిరిగి ఇలా అన్నాడు. మహాత్ములారా, ఒక నేలలో ఉప్పు ఉంటే అక్కడ ఏ మొక్క ఒక పట్టాన మొలవనే మొలవదు. ఒకవేళ మొలిచినా ఎక్కువ కాలం బ్రతకదు, ఒకవేళ బ్రతికినా ఏపుగా రాదు. కనుక ఒక నేలలో మొక్కలు సరిగ్గా బ్రతకటం లేదంటే, ఏపుగా రావడం లేదంటే దానిని బట్టి ఆ నేలలో ఉప్పు ఉందని గ్రహించాలి. ఇదే విధంగా ఒక మనిషి మనస్సులో తత్వజ్ఞానమనే ఉప్పు చేరితే ఇక అక్కడ భోగవాసనలనే మొక్కలు సరిగ్గా బ్రతకవు, సరిగ్గా ఎదగవు. ఇప్పుడు ఈ శ్రీరాముడిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇతని హృదయంలో తత్వజ్ఞానం ఉదయించిందని మనం అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానబలం వల్ల రాముడిప్పుడు ఒక్క కైవల్యాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు, ఇక దేన్ని కోరుకోవడం లేదు. అయితే శ్రీరాముడు కోరుకునే కైవల్యం అతని చేతికి అందాలంటే అతని మనస్సును ఆవరించి ఉన్న కొద్దిపాటి మాలిన్యం కూడా పోవాలి. అది పోవాలంటే మంచి హేతువులతో కూడిన యుక్తులు కావాలి. అలాంటి యుక్తులను వశిష్ఠమహర్షి ఒక్కడే ఉపదేశించగలడు. ఆయన ఈ రఘువంశరాజులకు తరతరాల కులగురు. ఈయన సర్వజ్ఞుడు. ఆయనే ఉపదేశం చెయ్యాలి. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి వైపు తిరిగి ఇలా అన్నాడు. వశిష్ఠ, నీకు గుర్తున్నది కదా, మనకు ఒకప్పుడు విరోధంగా ఉండేది. ఆ విరోధాన్ని పోగొట్టడం కోసం బ్రహ్మదేవుడు నిషద పర్వతం మీద ఒక అరిసరు 13 మునిసభను ఏర్పాటు చేసి ఆ సభలో మనకిద్దరికీ తత్వజ్ఞానం ఉపదేశం చేశాడు. జ్ఞాపకం ఉంది కదా, ఆ జ్ఞానం సంసార వాసనలన్నిటినీ రూపుమాపగలదు. ఆ ఉపదేశమే ఇప్పుడు శ్రీరాముడికి అందించు. ఈ శ్రీరాముడు నీ శిష్యుడు. నీబోటి వీతరాగులైన తత్వజ్ఞులు చెప్పిన ఉపదేశమే ఫలిస్తుంది. రాముడిలాంటి ఉత్తమ శిష్యుడికి చేసిన ఉపదేశమే సార్థకమవుతుంది. అందుచేత మహర్షి, నీవు శ్రీరాముడికి ఉపదేశించు. తనే ఉపదేశిస్తానన్న విశ్వామిత్రుడు ఉన్నట్టుండి బంతి కాస్తా వశిష్ఠుడి చేతిలో పెట్టేసరికి సభలో ఉన్న మహర్షులంతా అభేష్ భేష్ భళీ భళీ అని చప్పట్లు కొట్టారు. విశ్వామిత్రుడు ఎంత అనుభవజ్ఞానైనా ఉపాధ్యాయుడిగా అనుభవం ఉన్నవాడు కాదు. అందుకే మాటిమాటికీ శిష్యుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. ఏమి చెప్పాలో మనస్సులో ప్రణాళికతో చెప్పడం లేదు. ఈ విషయం సభలోని మహర్షులంతా గ్రహించారు. విశ్వామిత్రుడు గ్రహించాడు. బోధన విషయంలో వశిష్ఠమహర్షికి ఉన్న సామర్థ్యమేమిటో విశ్వామిత్రుడికి స్వయంగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన రాజుగా ఉండిన రోజుల్లో ఆయన కూడా వశిష్ఠుడి శిష్యుడే. అందుకే విశ్వామిత్రుడు హృదయపూర్వకంగా వశిష్ఠమహర్షిని ఉపదేశించమని కోరాడు. వెంటనే వశిష్ఠమహర్షి చిరునవ్వులు నవ్వుతూ, చిత్తం మహర్షి, ప్రకారమే చెబుతాను, నీలాంటి పెద్దల మాట దాటకూడదు కదా అన్నాడు. విశ్వామిత్రుడు ఇప్పుడు ఎంత మహర్షి చేతిలో కమండలం పట్టుకు తిరుగుతున్నా ఒకప్పుడు చక్రవర్తిగా వెలిగినవాడే. అప్పుడు వశిష్ఠమహర్షి ఆయన దగ్గర మంత్రిగా ఉండి, చిత్తం ప్రభు అన్నవాడే. అందుకే ఆ పాత అలవాట్లు పూర్తిగా పోక విశ్వామిత్రుడు తన ప్రార్థనను కూడా ధాటిగానే చేసి వశిష్ఠుడి ఉపదేశం చెయ్యమన్నాడు. దానికి తగ్గట్టే వశిష్ఠమహర్షి కూడా, చిత్తం మీ ఆజ్ఞ అంటూ ఉపక్రమించాడు.